అతివాహకత పుస్తకం 11వ భాగం. ఆ విధంగా కామల్రింగ్ ఓన్స్ పరిశోధనలకు అవసరమైనంతసేపు ద్రవ్య హీలియంని నిశ్చలంగా ఉంచాడు. అతడికి మరొకటి కూడా చేయాలని ఉంది. అది హీలియం గడ్డకట్టేటి చేసే ఘన హీలియంని సాధించటం. కొంచెం హీలియం ఆవిరయ్యేటి చేసి హీలియం ఉష్ణోగ్రత ఇంకా తగ్గేటి చేశాడు. ఆ విధంగా ఉష్ణోగ్రత 0.83 K చేరుకుంది. కానీ హీలియం ద్రవరూపంలోనే ఉండిపోయింది. చివరికి ఆ శాస్త్రవేత్త చనిపోయే నాటికి, అంటే 1926 కూడా హీలియంని ఘనీభవింపజేయటం సాధ్యం కాలేదు. కేవలం ఉష్ణోగ్రతని తగ్గించడం ద్వారా హీలియంని ఘనీభవింపజేయటం సాధ్యం కాదని నేడు మనకు తెలుసు. నిరపేక్ష 0 ఉష్ణోగ్రత వద్ద కూడా నిజానికి కాస్త శక్తి మిగిలి ఉంటుంది. ఆ శక్తిని తొలగించటం సాధ్యపడదు. అందుకే నిరపేక్ష 0 కన్నా తక్కువ ఉష్ణోగ్రతలని చేరుకోలేం. తొలగింపశక్యం కానీ ఆ కొద్దిపాటి శక్తి చాలు. హీలియం పరమాణువులు ఘనరూపంలో స్థిరపడకుండా చంచలంగా కదులుతూ ఉండటానికి. కామర్లింగ్ ఓన్స్ చనిపోయిన కొద్ది నెలల తరువాత అతడి శిష్యుడు డచ్ శాస్త్రవేత్త విలియం హెన్రిక్ కీసమ్ ఈ పనికి పూనుకున్నాడు. సరిగ్గా 1 శతాబ్దానికి ముందు మైకేల్ ఫ్యారడే చేసినట్లే ఇతగాడు కూడా అత్యధిక పీడనం, అత్యల్ప ఉష్ణోగ్రతల కలయికని ప్రయోగించి చూశాడు. ఈ పథకం పారింది. కీసమ్ ద్రవ్య హీలియం మీద 25 వాతావరణాల పీడనాన్ని ప్రయోగించినప్పుడు 1 డిగ్రీ K వద్ద హీలియం ఘనీభవించింది. తరువాత ద్రవ్య హీలియం ఉష్ణోగ్రత 0.4 K దాకా కూడా దించగలిగాడు. నేడు శాస్త్రవేత్తలు తెలిసిన ప్రతి పదార్థాన్ని ఎడాపెడా ద్రవీకరించి ఘనీభవింపచేస్తున్నా వాళ్ళకి ఇంకా సంతృప్తి లేదు. ఉత్తర దక్షిణ ధ్రువాలని చేరుకోవటమైనా, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమైనా, చంద్రమండలానికి ఎగరటమైనా, అసలు ఏ గొప్ప ప్రయత్నంలోనైనా మార్గాంతాన్ని చేరుకోవాలన్న తహతహ మనిషిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ ప్రయాసలో అంతాన్ని చేరుకోవటం సాధ్యం కాదు. చివరికి 1906 అంటే హీలియం ద్రవీకరణ జరిగిన 2 ఏళ్ల తరువాత వాల్టర్ హెర్మన్ నెర్నెస్ట్ అనే జర్మన్ శాస్త్రవేత్త నిరపేక్ష 0 సమీపించగలం కానీ ఎన్నటికీ చేరుకోలేం అని నిరూపించాడు. ఉదాహరణకి హీలియం ద్రవించే ఉష్ణోగ్రత వద్ద, అంటే 4 K వద్ద బయలుదేరాం అనుకుందాం. అందులోంచి సగం శక్తిని తొలగించి ఉష్ణోగ్రతని 2 K వద్దకు దించడానికి కొంత శ్రమ అవసరం అవుతుంది. ఆ మిగిలిన శక్తిలో ఇంకో సగం శక్తిని తొలగించి ఉష్ణోగ్రతని 1 K వద్దకు దించడానికి కూడా అజీత శక్తే అవసరమవుతుంది. అలాగే 0.5 K వద్దకి, 0.25 K వద్దకి చేరటానికి అంతే శక్తి అవసరమవుతుంది. కనుక ఈ ప్రయత్నం సాగుతున్న కొలది ఉష్ణోగ్రత ఇంకా చిన్న మెట్లలో తగ్గుతూ వస్తుంది. 0 K ఎప్పటికీ చేతికి చిక్కదు. శాస్త్రవేత్తలు నిరపేక్ష 0కి వీలైనంత దగ్గరగా రావాలన్న ప్రయత్నం మానుకోలేదు. ఆవిరి చేసే పద్ధతిలో 0.4 K కన్నా తక్కువ ఉష్ణోగ్రతలను చేరుకోవడానికి సాధ్యం కాలేదు. 1926 పీటర్ జోసెఫ్ విల్హెల్మ్ డెబియే అనే డచ్ శాస్త్రవేత్తకి మరో ఆలోచన వచ్చింది. అయస్కాంత ఆకర్షణకి లోనయ్యే కొన్ని ప్రత్యేక అణువులు ఉన్నాయి. అయస్కాంత బలక్షేత్రంలో ఈ అణువులన్నీ ఓ ప్రత్యేక దిశలో తిరిగి ఉంటాయి. అలాంటి అయస్కాంతీకృత పదార్థాన్ని ద్రవ్య హీలియం సహాయంతో ఆవిరి పద్ధతిలో సాధించగల అతి తక్కువ ఉష్ణోగ్రత, అంటే 0.4 K వరకు చల్లబరచి అప్పుడు అయస్కాంతాన్ని తొలగించాలి.